శాండిల్య ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 2వ అధ్యాయము. అథః శాండిల్యో హ వై బ్రహ్మఋషిశ్చతుర్షు వేదేషు బ్రహ్మ విద్యామలభమాన కిం నామేత్యథర్వాణం భగవంతముపసన్నః పప్రచ్ఛాధీహి భగవన్ బ్రహ్మ విద్యాం యేన శ్రేయోవాప్స్యామితి. 2.1 బ్రహ్మ విద్య ప్రశ్న. అథః శాండిల్యో హ వై బ్రహ్మశః చతుర్షు వేదేషు బ్రహ్మ విద్యాం అలభ్యమానః కిం నామ ఇతి అథర్వాణం భగవంతం ఉపసన్నః పప్రచ్ఛా అధీహి. అప్పుడు బ్రహ్మర్షి శాండిల్యుడు 4 వేదములయందు బ్రహ్మ విద్యను పొందలేనివాడై అది ఏమో తెలుసుకొనుటకు భగవంతుడైన అథర్వణుని వద్దకు వచ్చి పరిప్రశ్నించెను. శాండిల్యుడు బ్రహ్మర్షి అయినను తెలిసిన దానితో తృప్తి పొందనివాడే గురుముఖత వినుటకు ఆసక్తి వ్యక్తపరచుచుండెను. భగవన్ బ్రహ్మవిద్యాం ఏన శ్రేయో అవాప్స్యాం ఇతి భగవాన్. దేనిచే శ్రేయస్సు పొందుదునో ఆ బ్రహ్మవిద్యను బోధించు. సహోవాచాథర్వా శాండిల్య సత్యం విజ్ఞానమనంతం బ్రహ్మ యస్మిన్నిదమోతం చ ప్రోతం చ యస్మిన్నిదం సం చ విచేతి సర్వం యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. తదపాణిపాదమక్షుశ్రోత్రమజవమ శరీర మగ్రాహ్యమనిర్దేశ్యం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనస సహ యత్కేవలం జ్ఞానగమ్యం ప్రజ్ఞా చ యస్మాత్ ప్రసృత పురాణీ యదేకమద్వితీయం ఆకాశవత్ సర్వగతం సుసూక్ష్మం నిరంజనం నిష్క్రియం సన్మాత్రం చిదానందకరసం శివం ప్రశాంతమమృతం తత్పరం చ బ్రహ్మ తత్వమసి తజ్ఞానేన హి విజానీహి య ఏకో దేవ ఆత్మశక్తి ప్రధాన సర్వజ్ఞః సర్వేశ్వరః సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాసః సర్వభూతనిగూఢో భూతయో నిర్యోగైకగమ్య యశ్చ విశ్వం సృజతి విశ్వం బిభర్తి విశ్వం భుంక్తే స ఆత్మా ఆత్మని తం తం లోకం విజానీహి మా శోచీరాత్మవిజ్ఞానీ శోకస్యాంతం గమిష్యతి ఇతి ద్వితీయోధ్యాయః. 2.2 బ్రహ్మ విద్య సమాధానము. సహ ఉవాచ అథర్వ. అప్పుడు ఆ అథర్వ మహర్షి చెప్పెను, శాండిల్య, సత్యం విజ్ఞానం అనంతం బ్రహ్మ. శాండిల్య, బ్రహ్మము సత్యం, విజ్ఞానం అనంతం. యస్మిన్ ఇదం ఓతం చ ప్రోతం చ దేనియందు సర్వము ఒక వలవలే తిన్నగా అడ్డముగా కుట్టబడినట్లుగా పెనవేసుకుని ఉన్నదో యస్మిన్ ఇదం సం చ విచేయితి సర్వం దేనియందు సర్వము ఏర్పడి కూడి ఉన్నదో యస్మిన్ విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి దేని తెలుసుకున్నచో ఈ సర్వము తెలియబడినదగునో తత్ అపాణిపాదం అచక్షుశ్రోత్రం అజిహ్వం అశరీరం అగ్రాహ్యం అనిర్దేశ్యం అది చేతులు పాదములు లేనిది చెవులు కన్నులు లేనిది నాలుక లేనిది శరీరము లేనిది గ్రహించబడలేనిది నిర్దేశింపబడలేనిది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ దేనిని వాక్కు చేరలేక వెనుకకి మరులునో మరియు ఏది మనస్సు చేత ప్రాప్తించబడలేదో యత్ కేవలం జ్ఞానగమ్యం ఏది కేవల జ్ఞానరూపమున పొందబడునో ప్రజ్ఞా చ యస్మాత్ ప్రసృత పురాణి మరియు దేనియందు పురాణమైన ప్రజ్ఞ ప్రకటితమైనదో పురాణమైనది అనగా దానికి మొదలు ఇది అని తెలుసుకోలేనిది యత్ ఏకం అద్వితీయం ఆకాశవత్ సర్వగతం సుసూక్ష్మం ఏది ఏకము అద్వితీయము ఆకాశము వలె సర్వత్రా వ్యాపించియున్నది సూక్ష్మాతి సూక్ష్మము నిరంజనం నిష్క్రియం సన్మాత్రం చిదానంద ఏకరసం నిరంజనము ఏ ఉద్రిక్తత దోషము లేనిది నిష్క్రియము కేవలము సత్ ఉనికి చిత్ ఎలుక ఆనందరూపమైన ఏకరసము ఏకత్వ అనుభవము శివం ప్రశాంతం అమృతం తత్పరం చ బ్రహ్మశివము ప్రశాంతము అమృతము అయిన ఆ పరబ్రహ్మము తత్వం అసి అదియే నీవు అయున్నావు తజ్జానేన విజాన ఈహి దానిని జ్ఞానముచే కేవల జ్ఞానముగా తెలుసుకొనుటకు ప్రయత్నించుము. అది వాక్కుతో మనస్సుతో తెలియబడనిది అని చెబుతూ దానిని తెలుసుకునే ప్రయత్నమే చేయవలెను అని పరమగురువు మనలను ప్రేరేపించుచున్నాడు. య ఏకో దేవ ఆత్మశక్తి ప్రధానః సర్వజ్ఞః సర్వేశ్వరః సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాసః ఎవడు ఏకైక దేవుడు స్వశక్తి ప్రధానుడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు సర్వభూతములకు అంతరాత్మ సర్వభూతములయందు అధిష్ఠానమై నివసించువాడు సర్వభూత నిగూఢో భూతయోనః యోగ ఏకగమ్యః సర్వభూతములకు నిగూఢుడు పరమరహస్యముగా ఉన్నవాడు భూతములకు జననస్థానమైనవాడు యోగమునకు ఒకే ఒక గమ్యమైనవాడు యహ చ విశ్వం సృజతి విశ్వం బిభర్తి విశ్వం భుంక్తే. ఎవడు విశ్వమును సృజించినవాడు, విశ్వమును భరించువాడు, విశ్వమును అనుభవించువాడు. స ఆత్మ ఆత్మని తం తం లోకం విజానయిహి. ఆత్మదేవుడు నీ ఆత్మయే ఉన్నాడు, వాడే లోకమునకు ఆత్మ అని తెలుసుకొనుము. మా శోచ్యః ఆత్మవిజ్ఞానీ శోకస్య అంతం గమిష్యతి. శోకించవద్దు, ఆత్మస్వరూపమును అనుభవపూర్వకముగా తెలుసుకున్నవాడు శోకము యొక్క అంతమును చేరుకొనును.